దివస్ పరి ప్రథమం జజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదా తృతీయమప్సుమనాజస్రమింధానయేనంజరతే స్వాధీ విద్మాతే అగ్నే త్రేధ త్రయాణి విద్మాతే తద్మనిభృతం పురుత్రా విద్మాతే నామ పరమం గుహాయద్విద్మాతముత్సంగిగంధా సముద్రేత్వా నిర్మనా అప్సంతం దక్షారీధే దివో అగ్నబోధన్ తృతీయే త్వారజితస్థివాగం సమృతస్థయోనో మహిషా అహింవన్ అక్రందరగ్నిస్థనయన్ నివద్యో క్షామారేణిహద్వీరుధ సమంజన్ సద్యోజ్ఞానో విద్యో అఖ్యదారోదసే భానునాభాత్యంత ఉషిత్పావకో అరతిస్సు మేధామర్తేరవసో నిధారే ఇయర్తి ధూమమరుషం పరిభ్రదుక్షుక్రేణ శోచితాభ్యామినక్షతే విశ్వస్య కేతద్భువనస్ గర్భ ఆరోదసే అవృణాజ్జాయమాన వేణుం చిదద్రిమభినత్పరాయంజనాయనగ్నిమైరంత పంచ శ్రీరాముదారోధరుణోరీణాం మనీషాణాం ప్రార్పణ సోమగోపా వసో సోనస్తహసో అప్సురాజా విభాత్యగ్రగుషసామిధాన యస్తే అద్య కృణవద్భద్రశోచే భూపం దేవ కృణవంతమగ్నే ప్రసన్నయ ప్రతరాం వస్యో అక్షాభిద్యుమ్నం దేవభక్తయ్యనిష్ట ఆరంభజసౌ సమసేష్పజముఖముఖాభజస్యమానే ప్రియో అగ్నాభాత్యుజ్జాతేన భిరదుజ్జలిత్వే పామగ్నే యజమానా అనుద్యోన విశ్వాపసూలిదుధిరే భార్యాణి ప్రజాభద్రవిణమిక్షమానా భజంగోమంతముషిజోమివృహ ృషాణోర్మ్యాద్యోర్మాయుశ్రియేణుచాన అగ్నిరమతో అభవద్యోభర్యే నంద్యోజనయత్సుదేతా అన్నపదేన్నస్య నోదేత్యన భీమస్య సుష్మిణ ప్రప్రదాతారంతారిణవోర్జన్ నోధే ద్విపదే చతుష్పదే ఉభక్వా విశ్వే దేవా అగ్నే భరం ద్విజిత్తిభిః స్వనోభవ శివతమస్సు ప్రదీతో విభావసు జ్యోతిష్మానయాభిభిస్వం దృహద్భిర్భానుభిర్భాసంహి స్తనువా ప్రజా సమిధాగ్నిందువశ్చనఘృతైర్బోధయతాదిభిం ఆత్మన హవ్యాదిభోదన ప్రాయమగ్నిర్భరతస్య శృణ్వే వియత్సూర్యోనలోచతే బృహద్భా అభయ పూర్వం వృతనాదురస్థౌ దేతాయశివో నపో దేవే ప్రతిగృహే నభస్మైతృణుద్ధంగులతావలోకే తస్మై నమందాంజనయ సుపత్నే మాతేమపుత్రం విభృతాశ్వేన అప్సర్గ్నే సధిష్టమసౌషధీర్ణుధ్యతే గర్భే సంజాయతే పునః గర్భో అస్యోషధీనాం గర్భో వనస్పతీనాం గర్భో విశ్వస్య భూతస్యాగ్నే గర్భో అపామసి ప్రసజ్ఞభస్మనాయోనిమపశ్య పృథివీమగ్నే సంసృజ్యమాతృభిస్తం జ్యోతిష్మాన్ పునరాసదః పునరాసద్యసదనమపశ్య పృథివీమగ్నే శేషే మాతుల్యసోపస్థేందరస్యాగం శివతమః పునరోర్జానివర్తస్త పునరగ్న ఇషాయుషా పునర్నపాహి విశ్వత సహైర్యానివర్తస్వాగ్నే బింబస్పధారయా విశ్వప్సృయా విశ్వతస్పరి పునస్వామిత్యారుద్రావసవస్తమిన్ధతాం పునర్బ్రహ్మాణోవసుమేధ యజ్ఞై ఘృతేనత్తం తనవోవర్ధయస్వసత్యాత్సం తయజమానస్య కామాః గోధానో అస్యవచోయమిష్టమగంహిష్ట ప్రభుతస్య స్వభావృణాదిబంధారుస్తే సర్వం వందే అగ్నే సమోధిమద్వేషాగుంసి అపేతమేతమిజసత్పతాతో స్వస్థపురాణాయ నూతనా పదార్ణయ్యమో ప్రధానం పృథివ్యాగ్రణ్యమం పితరో లోకమస్మై అగ్నేర్భస్మాత్పురేషమతిమధరణం మయితే కామధరణం భూయాత్ సంయామ ప్రియాత్మనుభక్తం ప్రియా హృదయానివ ఆత్మావస్తుతం ప్రియస్తం ప్రియాస్తమ అయం సో అగ్నేయస్మిన్ స్వామమింద్రస్తుతం దశేషదేవావసాన సహస్యం వాజమత్యన్న సప్తిం సూర్యవేద అగ్నిర్వర్ణమచ్చాదిగాచ్చాదేవాగుమూచితేభిస్యాయే యా పరస్తాద్రోజనే భౌర్యస్తాపతిష్టం తాప అగ్నేయత్తే దివివర్త పృథివ్యాయోషేష్ప్సువాయత్త ఏనాంతరిక్షమర్వాగంధర్వేణస్త భానోర్నవోషక్షాదో అగ్న ప్రావణేభిస్తోడశ యుషదంతాగం హవ్యమాహుతమనమేవాయుషోమహే ఇలామగ్నే పురుదగం సగం సలింగోష్మగం హవమానాయ సాధ స్వోనస్తనో విజావాగ్నేర్భోత్మస్మే అయం తేజోర్విత్యోయతో జాతో అనోషథా సంజానన్నోహాధానోవద్ధయాయం ఇదశిదయాంగిరస్మద్భ్రువాదీతపరిచిదశిదయాంగిరస్మద్భ్రువాదీతలోకం ప్రణక్షిత్రం ప్రణాసో హీరశివాత్మ ఇంద్రాగ్నే బృహస్పతిరస్మినోనావశీషతన్ తాసోదోహస్వామగ్నిశ్రేణంది పృష్టయ జన్మం దేవానాం విషపృష్ణారోచనే దివ సమితం సంకల్పే ధాగుం సంప్రియోరో జిష్ణోసు మనస్య మానవ ఇషమోర్జమవితం వసానో సంభానాగంసి సంభ్రతాసముచిత్తాన్యాకరం అగ్నే పురేష్యాధిభావాత్మన్న ఇషమోర్జయ్యజమానాయధే పురేష్యత్వమగ్నేరహిమాన్ పుష్టిమాగం అసే శివాకృత్వాదిషస్వర్వాస్వాయోనిమిషాసన భవదన్న సమనసో సమోకతావలేపసో మాయజ్ఞకం హిగం సిష్టం మాయజ్ఞపదింజాదవేదసో శివో భవదమర్జన మాతే పుత్రం పృథివీ పురేష్యమగ్నిజ్ఞస్వేదో నామభారుఖా తాం విశ్వే దేవైర్ఋతుభిః సంవిధాన ప్రజాపతిర్విశ్వకర్మా విముంచతో ఎగదస్య పారేణ శుక్రం జ్యోతిరజారిణ తన్న పరిణతిర్విశ్వానరస్వాహా నమస్తుతే నిర్దే విశ్వరూపే యస్మయం విచదా బంధమేదం యమేనత్తయ్యం వ్యాసంవిధానోత్తమన్నాగమధిలోహయేమం ఎత్తే దేవే నిర్దిరాభవంధనామగ్రీవాస్వమిదత్యం ఇదేతద్వ్యామ్యాయుజోనమ్యాతీవస్థితమధ్య ప్రముక్తాజనాభిజన్నిర్గిరిత్వాహం పరివేద విశ్వత అసంబంధమయమానమిచ్చత్తేనస్యాన్వేషి అన్యమస్తమో దేవినిర్భ్యమస్తో దే మహన్నిర్కింబందమాన పితేవ పుత్రం సగేవోభిః విశ్వజాయమానస్థిరశిర ప్రతిశోదే విజష్టే నివేశన సంగమనోవసూనా విశ్వారూపాభిజష్టే సచీభిః దేవైవ సవితా సత్యధర్మేంద్రమనస్థౌత పరేపథీనా సంవరత్రాదాతనైరాహావాంకణోదన చింతామహావటముద్రిణం వయం విశ్వాదస్తమక్షితం నిష్కృతాహావటం సువరత్రగం సుచేతనం ముద్రిణగం చింతే అక్షితం శ్రీరా ఇంజంతి కవయోయుగామితం వదే పృథగ్ ధీరా దేవేషుతం నయా జనక్తీరాయుగాతనోదృతేనోపదేహ బీజం విరాజ సృష్టి సఫలాసం నోదే దీర్ఘ్యాపక్వమాయ లాంగనం పవీరవగం సుషేవగం సుమతిత్సలో ఉదిక్షది కాములిం ప్రసర్వ్యం చ పీవరే ప్రస్థావద్దవాహనం సునన్నపాదాచుదంతు భూమికం శునంకేనాశ అభియంతు వాహన్ శునం పర్జన్యో మధునాపయోభిశ్వనాదీరాధునమస్మాదు ధత్తం కామం కామధుదే దుఃఖమిత్రాయ వరుణాయ చ ఇంద్రాయాగ్నయ పోష్ణపోషధేభ్య ప్రజాభ్య ధృతేనసేతామధునాదమక్తామిష్మైర్దేవేరణమదాబుద్ధే ఓర్జస్పతిపయసా బిందమానాస్మాన్సేపయసాభ్యావృత్సా యాతాపోషదయో దేవేభ్యత్రిగం పురా మందాభ్రూణామహం సరంధామాని సప్తజ శతమం అంబధామాని సహస్రముదమోను అథాశక్రంతో యూయమిమం మే అగతం కృత పుష్పావదే ప్రసోవదే ఫలినీర ఫలాహుత అశ్వాయువ దరిత్వేర్వేరుధ పాలయిష్ణవ ఓషధేదివాదస్తో దేవేరుపబ్రవే ప్రపాగం చ విఘ్నేర్వచ్చాతయమానా అశ్వత్థేవృతనం పర్ణేవదరి కృతా గోపాలయత్కిలాదరిత్సనవసమూర్ణం యదహం వాజయన్నివాషధీర్హస్తాదే ఆత్మాక్ష్మస్తనశ్యతి పురాజీవ శుభో యథోషధే సంగచ్చంతే రాజానస్తమితామివ ప్రస్వముచ్యతే భిజగ్రక్షోహామీ వచాతన నిష్కృతిర్నామో మాతాథాయూజగ్రస్థ సంకృతే సనాపత్రిణే స్తనయతామయ నిష్కృత అన్యామో అన్యామవత్మన్యాన్య ఉపావత సర్వాషధయత్సంవిధానాదిగం మే ప్రావతావచ ఉచ్చష్మావోషధీనాంగావో గోష్ఠాదివేరతే ధనగం నరిష్యంతీ నామాత్మానంతమ పూర్ణ అరిష్వాపరిష్టాస్తేనమ భ్రజమ ప్రము ఓషధయ ప్రాజుచ్చుయత్కించుభాగుప యాస్మానయ్యాదుర్పరపర తాత్రేక్ష్మం విబాధంతా ముగ్రో మధ్యమశీల సాగయ్యక్ష్మ ప్రపదశ్యేన దేవినా సాగం వాతశ్చభ్యాజ్ఞా సాగం నశ్చ నిఘాగయా అశ్వాపతేగం సోమపతే మూర్జయంతే ముదోజసం ఆవిక్షితర్వాషధేరస్మాయే యా ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్మినే బృహస్పతి ప్రదోతాస్తానాముంచంతగంహద యావోషదయ స్వమరాజ్ఞే ప్రవిష్టా పృథివే మనో పాశాంతమస్తుత్తమా ప్రణో జీవాతమేదువ అవపదంతేన వదంతి మమోషదయ పరే ఎంజేవమశ్నవామహేనరిష్యాది పౌరుణ యాశ్చైతమశన్వంతి యాశ్చ దూరం పరాగత ఇహరంగలా సర్వాస్మై సత్తభేషజం మావోర్షత్ఖరితాయస్మై తాహం ఖనామివ దివచ్చదుష్పదస్మాకం సర్వమత్మనామలం ఓషదయస్తంబదంతే సోమేన సహరాజ్ఞాస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజం పారయామసి మానోహివంసే జనజాయ పృథివ్యాయ భాదివగం సత్తధర్మాజాన యశ్చాపశ్చంద్రాపృహతేర్జానకస్మై దేవాయ హమిషామిధేమ అభ్యావర్తస్వ పృథివీజ్ఞేన పయసా సహ అపాంతేనగ్నిషితోపసర్పదో అగ్నేయత్తే శుక్రయ్యచ్చంద్రయ్యూతయ్యద్విజ్ఞయం తద్దేవేభ్యోభరామసే ఇషమోర్జమహమిత ఆదరస్థాం అమృతస్థోనే ఆ నోగోషమిషత్తోషేమిమశ్రవోమయోమిభ్రాజంతర్చయో విభావతో బృహద్వానోదవసామాజముఖ్యం దాదిదాహృదయకవేర్జన్నగ్నే పథయస్వజంతుభిరత్మే రాజో అమర్త్య సదరిశతస్వృషాక్షిరాజగౌరయోజ్వాలపాజ్జాతమేజస్ సత్యభిర్మందస్వేతిభిషస్కందూరిమేజరస్తిత్రోదయో భామజాతా పావకవర్చా శుక్రవర్చా అనూనవర్చా ఉదయరి భారుణా పుత్ర పితరా పితరన్నుపావస్థిభయక్షిదోదీ వృందావానం మహిషం విశ్వజర్షిణిమగ్నిగం సుమ్రాయతే గురోజనా సుఖర్ణగం సప్రశస్తమంతాయుగా నిష్కర్తారమద్ధర ప్రజయంతగౌరాధదే రాజం భగోనాజం కవికృతం ప్రణక్షిధానగౌరయ ఇదస్థమరిజిరవోర్ధజిరస్వయ్రువాసీద ఆప్యాయస్పదమే విష్పదస్వామవృష్ణియవాజస్థం కథే సందేపజాగంసిమయం సువాజాస్వృష్ణయాన్నభిమాజా ఆప్యాయమాన అమృతాయ సోమదివిశ్రవాగస్తమాని ధృష్మా అభ్యస్థాస్వాదనాహతోమా బృహస్పతిస్వమితాదన్మాహ పూషామాధాత్సుకృతస్థలోకే ఎలక్రందప్రథమం జాయమానముద్యాన్ సముద్రాదురవాపురీషాన్ శయనస్య పక్షాహరిణస్య బాహో వస్తురంజని మదత్తే అర్వన్ అపారం వృక్షమధిరోగరణే సముద్రమభిదఃపిన్వమానం వర్ధమానం మహాజపుష్కరం దివో మాత్రయావరిణా ప్రశస్త బ్రహ్మరి జ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమదృజోనావహ సముద్రయామాష్టాశ్రయోనిమసరస్థిరణ్యగర్భస్తమవర్తదాగ్రే భూతస్య జాతపతిరేకాసీత్ సదాధారపృథివేంద్రాముదయమాయ కస్మై దేవాయ హమిషామిధేమ దక్షశ్చ స్కందమధివేమనుద్యామిమోర్వ శరీరయ్యో నిమనుసంచరంతం దక్షంజహామ్యను సప్తహోత్రాః నమోస్తు సర్వేభ్యో ఏజపృథివేమన ఏ అంతరిక్షే జిమిదేభ్యః సర్వేభ్యో నమః ఏ గౌరోజనే దివో ఏ వాసూర్యస్య రశ్మిజో ఏకామప్సులతః కదంతేభ్యః సర్వేభ్యో నమః ేవాణేభ్యేభ్యో నమ ధ్రువాధరుణాస్తా విశ్వకర్మణా సుగదా మహాత్మా సముద్రముద్వధేన్మాసు పర్ణోభ్యసమానా పృథివేంద్రగృహ ప్రజాపతిష్పాదావేదృథివ్యా పృష్టే బృహస్పతిం ప్రసస్పతిం ప్రథోజపతిభోరూపిశ్వధాయా విశ్వస్య భువనస్య ధర్తే పృథివేంద్రగంహపృథివేం మాహిగం ధేర్విశ్వస్మై ప్రాణాయ పానాయ జ్ఞానాయ దానాయ ప్రతిష్టాయై చరిత్రాయాభిమాగమ్యాసందమేనతయా కాండాహంతే పరుష పరుష పరే ఏవానో దూర్వే ప్రసన సహస్రేణ శతేన చాసేన ప్రసనోడి సహస్రేణ విరోహతి దేవేష్టకే విధేమ హవిషాభయం అషాఢాదిమానా సహస్వారాదే సహస్వారాదే యత సహస్రపదనా సహస్రపదన్యత సహస్రవీర్యాదితామాధువాదారితారితే మధుక్షరంది సింధవ మాధ్వేన్న సంతోషే మధునక్తమతోషి మధుమత్పార్థిపగంజ మధుర్జోరస్తు న పిత మధువాన్మావనస్పతిర్మధుమాగం అస్తుర్య మాధ్వేర్గావో భవంతు మహేద్యో పృథివేదన ఇమేహ్యం మిమిక్షతాభరేమే తద్విష్ణా పరమం పదం సదా పశ్యంతి సూరయ దివేవచక్షురాతదం ధ్రువాదిపతిహస్వదం యద శ్రోతాదేవేభిరమృతేనాగాస్తేర్ణేదోర్ణేరుచముద్యతో దివమాతన్వంతి రశ్మిభిః తాభిర్వాజయనాయనస్వో దేవాస్వోర్యేరుగోష్ ఇంద్రాగ్నేతాభిర్వాదన్నోధత్త బృహస్పతే విరాజ్యోతిరధారయత్ సమ్రాజ్యోతిరధారయత్ స్వరాజ్యోతిరధారయత్ అగ్నేయుక్ష్మాశ్వాసో దేవసాధవ అహం వహంత్యాశవ యుక్ష్మాహిదేవూతమాగుంభస్వాగు అగ్నేరథేరివ నిహోతాపూర్యస్తద దర్శస్కందమృమంచోర్వ్యోమనసంచోమ్యసప్తహోత్రాభోజిం విశ్వస్థువరస్వాగిరమగ్నేర్భైష్వానరస్తోతిష్మాన్ రుక్మోవర్చసావర్చస్వాన్ హృదయమిశ్రవంది సరితో నధేనా అంతర్హృదామనసా పూజమానా గతారా అభిజాగతే హిరణ్యయోగేదోమధ్యాసాన్నామృత్కులానే భజన్నాస్తే మధు దేవతాభ్యస్తీరేహానామృతారా ఆదిత్యం గర్భం వయసాగమంజ్రతిమాం విశ్వరూపం పరివృంధి హరతామాభిక్షతాయుమీయమాన ఇమం మాయిగుంసేర్నిపాదం పశూనాగుంసహస్రాక్షమేధాయమాన మయమారణ్యమనుజయమితేన జింబానస్తనుభోనిపీదా పాదశ్రద్ధాజం వరుణశ్చనాభిమస్పంజ్ఞానగుంసేరస్యమర్థే శిశున్నదీ నాగం హరిమద్రబద్ధమగ్నే మాహిగుంసే పరమే వ్యోమన్ ఇమం మాయిగం దేరేగర్భం పశూనాంకలిక్కదం వాజినం వాజినేరు గౌరవారణ్యమనుజేజిన్వారస్తనుభోనిషేద అజస్రమిందమరుడం భురణ్యమగ్నివీడే పూర్వజిత్తౌ నమోభిః సమర్వభిర్దుషకల్పమానోకాం మాయిగం దేరదిమిం విరాజం ఇమగం సముద్రగం సదధానముత్సం విచ్యమానం భువనస్య మధ్యే విసందుహనామతిజనాయాగ్నేమాహిగుంసే పరమే వ్యోమన్ గవయమారణ్యమృతేర్జామృతేన్బాణస్తనవాణిషేదరోక్తిన్పట్టర్వరుణస్తనాభిమవింజ్ఞానాగోరథ పరస్మాద్ మహేగుంసా హస్త్రే మధురస్య మాయామగ్నేమాహిగుంసే పరమే వ్యోమన్ ఇమామోర్నాయం వరుణస్య మాయాధ్వజం పశూనాం జీవనాం చతుష్పదాం పుష్ప ప్రజానాం ప్రథమంజలిత్రమగ్నే మాహిగుంసే పరమే వ్యోమన్ ఉష్ణమారణ్యమనుజయదిశామితేన జిన్వానస్తనుమానిషేద అగ్నిరగ్నే సపతోధిరాదశోజా పృథివ్యా ఉదవా నివస్పరి ఏన ప్రజా విశ్వకర్మాగ్నేహేణ పరితో అజాగ్నేశ్యలితమగ్నే ప్రజాలోహమాయన్నుపమేభ్యాగ్రాయన్ శరభారణ్యమృతేర్జామితేర్జిన్భానస్తనుభోనిషీర ఇంద్రాగ్నేరోజనాదివ పరివాజేషుభూషస తద్వాంచేది ప్రవేర్యం శిరసద్వృత్రపుతనో దివాజమింద్రాయో అగ్నేహురేశమర్యాద్యంతావ్యస్య భూరే సహస్తమా సహసా వాజయంత ప్రజలిషేభ్య ప్రదనాహవేభ్య ప్రపృథివ్యాధే దివస్ ప్రసంధభ్య ప్రగిరిభ్యో మహిత్వా ప్రేంద్రాగ్నే విశ్వాభువనాత్యన్యా మరుగాయస్య హి క్షయే పాఠాదివో విమహసోపాతమోజన యజ్ఞైర్వా యజ్ఞమాహతో విప్రస్య వామజీనా మరుదశ్రుతాహవం శ్రియతేకం భానుభిస్తం మిమిక్షిరేతే హస్తిభిస్తరక్మభిస్తు ఖాదయ హే వాసీమంత యుష్మినాభీరవో విద్రే ప్రియస్య మారుదస్య ధామ్నః అవదేహేణ ఉదుత్తమం కయానశ్చిత్రాభువదూతే తదారుధస్తఖాః కయానిష్ఠయా మృతా కో అద్యయిం తే భురిగారుతస్య సువీవతో భామినో దుర్హృణాయోన్ ఆసన్నిషోన్ హృత్స్వదోమయో భూయేణ మృత్యామణసత్తరీవాన్ అగ్నేనయా దేవానాగుంషన్నా భవంతు వాజే వాజే అప్సమేషిష్టమసౌషధీరణ్యే దర్భే సంజాయతే పునః వృషాతోమద్విమాగం అధివృషాదేవృషవ్రత వృషాధర్మాయ ఇమం మే వరుణతత్వాయామిత్తం నాగ్నే సత్వం నో అగ్నే ఓం అపాన్పేమన్సాదయామ్యపాన్స్వాద్వన్సాదయామ్యపాన్పాభస్మన్సాదయామ్యపాన్పాజ్యోతిషాదయామ్యపాన్పాయలే సాదయామ్యర్నవే సదనేధీరసముద్రే సదనేధీతాపాక్షయేధీతాపాగుంసీతాపాన్స్వాసదనేదాదయామ్యపాన్పాభస్థేదాదయామ్యపాన్స్వాభురీషేదాదయా ్యపాన్పాయోనౌదాదయాన్పాపాసాదయామి గాయత్రీ ఛందస్తిష్టందో జగదీక్షందో దృష్టుఛంద పంక్తిఛంద అయం పురోభవస్త ప్రాణోభౌ వాయనోపసంద ప్రాణాయనో గాయత్రీ వాహంతీ గాయత్రియై గాయత్రం గాయత్రాదు పాగుంశు పాగుంశాస్త్రివృత్తవసంతర గౌరసంతరాత్మతిష్ట ప్రజాపతి ప్రాణం గృహామి ప్రజాభ్యోజం దక్షిణ విశ్వకర్మాదస్ మనో వైశ్వకర్మణం ద్రేష్మాదృష్టమైమైడాంతర్యామోంతర్యామాత్పంచదశ పంచదశాగృహృహతో భరద్వాజరి ప్రజాపతి గృహీతయాత్మయామోగృహామి ప్రజాభ్యోజం పశ్చాద్విష్వ్యజాత్తస్త్రిలక్ష్మ్యజతం వర్షాయిక్షుడా జగత్యాక్షమక్షుక్ర శుక్రాత్ సప్తదశ సప్తదశాద్వైరూపం వైరూపాద్విశ్వామిత్రదశ ప్రజాపతి గృహీతయాత్మయాక్షుర్గృహ్ణామి ప్రజాభ్యమిదముత్తరాత్ సువస్త్రస్య శ్రోత్రగం సౌభగం సరక్షౌద్యనుష్టుప్చారద్యనుష్టుభస్వారజ్ఞ స్వారాన్మంత్రీ మంత్రిణయే కవిపుంశలే కవిపుంశాద్వైరాజం వైరాజాజమదగ్నిదృఢ ప్రజాపతి శ్రోత్రం గృహ్ణామి ప్రజాభ్యపరిపరిష్టమాంతో వాచ్యాజన పంక్తిర్హై మంత్రే పంక్తే నిధనవన్ నిధనవతృణవత్రయస్త్రిపుంశోత్రణవత్రయత్రిపుంశాభ్యాంశాపరదైవతేభ్యాం విశ్వకర్మరణి ప్రజాపతి గృహీతయా వాచం గృహ్ణామి ప్రజాభ్యః ్రహ్మద్రవిణంతమస్తమ పంచదశవర్తనస్త్రమయాతోమాదస్థానగణిషిణాదిశాంద్రో దేవతా క్షత్రం ద్రవిణం పంచదశ స్తోమస్తము సప్తదశవర్తనిర్జిత్యవాడ్మయత్రేతాయాన దక్షిణాద్వాతోమాదస్వనాథమణి ప్రదేశి విశ్వే దేవా దేవతా విద్రవిణగం సప్తదశ స్తోమస్తూ వేగదిగుంసవత్తరిత్రివత్సోమయోపరోజానాం పశ్చాద్వాతోమాతోహోనరిహృదీతూనాం మిత్రావరుణో దేవతా పుష్టం ద్రవిణమేక విగుంశ స్వామస్తపుత్రణవర్తనిస్తుర్యవాడ్మయాందోజానాముత్తరాద్వాతోమాత ప్రత్నరిహేమంత శిశిరావృతూనాస్పజద్దేవతావర్చాద్రవిణం కృణవస్తోమస్తముత్రయస్తివర్తని పృథ్వాద్భయోభోరయానాం విష్వద్వాతో వాతస్సు వర్ణరిషి పితర పితామహాపరేవరేతేనోమంతస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రేమాశిష్యస్యాం పరోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహోత్యా ధ్రువక్షిర్ధ్రువయోనిధ్రువాధిధ్రువాయోనిమాధీనసాధ్యా ముఖ్యస్య కేదంబసమం పురస్థాశ్మినాయోదాలయదామిహత్వాదక్షేదక్షపిదేహీదేవత్రాపృథివీ బృహదేరవాణ సాధస్థాతమువాసం విశస్వమితేనవాసుదేవాస్మినా భ్రయోదాలయదామిహత్వా పునాయనే వసుమదేవ యోధారయన్నాబద్భబహులగం సువీరం అపామజిందుర్మజిం బాధమానా రాజకోషే యజ్ఞపతి మా భజంతే సువర్థే యజమానాయ కోషమశ్వినా ధర్యోదాదేదా విహత్వా అగ్నేపురేషమసి దేవేతాంతావిష్పే అభిర్ణంతు దేవాః స్వామృత్తాదేహేద ప్రజావదస్మేద్ర వినాయుదస్మాశ్వినాద్భర్యోదాదేతా విహత్వా దివామోర్ధాజ పృథివ్యానాభిర్విష్టం భజే దిశామధిపత్రే భువనానాం ఓర్మిర్ధప్సో అపామసి విశ్వకర్మా ధరిశ్వినాద్భర్యోదాదేనా విహత్వా సజోరుభిస్ సజోర్విభాభిస్ సజోర్వసుభిస్ సజోరుద్రే సజోరాదిత్యే సజోర్విశ్వేర్దేవై సజోర్దేవై సజోర్దేవైర్వయోనాభైరత్నగేష్వాశ్వినాద్భర్యోదాదయదా విహత్వా ప్రాణం మే బాహ్యపానం మే బాహి జ్ఞానం మే బాహి చక్షుర్మ ఊర్మ్యా విభాహి శ్రోత్రం మే లోకయాపస్మిన్ పౌరుధేర్జన్మద్యమాత్వాహితుత్పాదవదివోమృత్యుమేరయా ప్రగర్వయత్పృష్టందోదిత్యమాద్వయో విరాచ్ఛందః పంచావిర్వయో గాయత్రీ ఛందస్తు వత్సోవయముష్మిహా ఛందస్తుమియమాద్వయో విష్ణుఛందః పష్ఠవాద్వయో బృహదీ ఛంద ముక్షావయత్సో బృహదీ ఛందరిణభోవయ కవుఛందో ధేనుర్వయో జగదీ ఛందో నద్వానువయ పంక్తిశ్చందో వస్తోవయో విమలం ఛందో విష్ణుర్వయో విశాలం ఛందః పురుషోవయ చంద్రం ఛందో వ్యాఘ్రోవయోనాధృష్టం ఛందస్యగుంభోవయ్చందో విష్టం భోవయోధిపతిష్టందః క్షత్రం వయోమయంతం ఛందో విశ్వకర్మా వయ పరమేష్ఠీ ఛందోమూర్ధావయ ప్రజాపతిష్టందః ఇంద్రాగ్నే అవ్యధమానామిష్టకాంద్రగుంహతం యువం పృష్టేరద్యావా పృథివీ అంతరిక్షం చ విపాశతాం విశ్వకర్మాదయంతరిక్ష పృష్టే యజస్పదే ప్రధస్పదే భాస్పదే గౌసోరిమకే మాయాభ్యాం భాస్యా పృథివీ భోర్వంతరిక్షమంతరిక్షాంతరిక్షం దృగౌహాంతరిక్షం వాహిగౌసే విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయ దానాయ ప్రతిష్టాయే చరిత్రాయ వాయు స్వాభిమాసంతమే నదయా ్రాజేదిక్విరాజేదిక్స్వరాజేదిగతిపత్యేదిగాయం మే బాహి ప్రాణం మే బాహ్యపానం మే బాహి జ్ఞానం మే బాహి చక్షుర్మే బాహి శ్రాత్రం మే బాహి మనో మే జన్మవాజం మే బింబాత్మానం మే బాహి జ్యోతిం మే యక్ష మాఛంద ప్రమాఛంద ప్రతిమాఛందేవిఛంద పంచంద ఉష్ణిహాఛంద గృహదీ ఛంద ఋష్టుఛంద విరాఛంద గాయత్రీ ఛంద త్రిష్టుఛంద జగదీ ఛంద పృథివీ ఛందోంతరిక్షందోద్యోంద సమాశ్చంద నక్షత్రాది ఛందో మనశ్చందో వాక్ఛంద కృషిఛందో హిరణ్యం ఛందో గౌశ్చందో జాఛందోస్వచ్ఛంద అర్ఘ్యదేవతాసో దేవత సూర్యో దేవత చంద్రమా దేవత వసవో దేవత రుద్రా దేవత నిత్యా దేవత విశ్వే దేవా దేవత మరుతో దేవత బృహస్పతిర్దేవతేంద్రో దేవత వరుణో దేవత మూర్ధాధిరాధ్రువాదిధరుణాయంత్రిజగమిత్యేధేర్గేత్వాదృష్టే త్వాక్షేమాయుత్వాయంత్రీ ధ్రువాదిధరణీ ధర్తిధరిత్రాయుషే ఆశుస్త్రవర్భాంత పంచదశో వ్యోమసప్తదశ ప్రదోరుత్తరష్టాదశస్తమోనవదశోభివర్తస్తంశోరుణరేకవింశోమర్చోద్వాగుంశస్తంభరణశ్రయో విగుంశో యోనశ్చతుర్విగుంశో గర్భా పంచ విగుంశ భోజత్రిణవచతురేకత్రిగుంశ ప్రతిష్టాత్రయత్రిగుంశో బ్రద్ధశ్చపంచదశ్రిగుంశో నాకష్టత్రిగుంశో విభర్తాయ చత్వారిగుంశో ధత్రశ్చతుష్టోమః భాగోదిక్షాయాధిపత్యం బ్రహ్మస్పృతం ప్రవత్స్వామ ఇంద్రస్య భాగోదివిష్టాధిపత్యం క్షత్రజ్ఞస్పృతం పంచదశ స్తోమో దశక్షరాం భాగోది ధాతురాధిపత్యం జనిత్రజ్ఞస్పృతం సప్తదశ స్తోమో మిత్రస్య భాగోదివర్ణశ్చాధిపత్యం జివో వృష్టిర్వాదాస్పృతానేకవింశ స్తోమోదిత్యై భాగోదిపోష్ణాధిపత్యమోజస్పృతం తృణమస్తోమావధూనా భాగోదిరుద్రానామాధిపత్యం చతుష్పాదం చతుర్విగుంశస్తోమహాదిత్యానాం భాగోదిమరుతామాధిపత్యం గర్భాస్మృతా పంచ విగుంశస్తోమో దేవస్తమిదద్భాగోదిబృహస్పతేరాధిపత్యం సమేతే ద్విషస్మృతా చతుష్టోమస్తోమో యావానాం భాగోస్యావానామాధిపత్యం ప్రజాస్తృతాశ్చతుశ్చత్వారివింశస్తోమనుభూణ విశ్వేనాం దేవానామాధిపత్యం భూతం నిశాంతజ్ఞస్పృతంత్రయస్తోమః ఏకయాస్తువద ప్రజాధీయంత ప్రజాపతిరధిపతిరాదేత్భిరస్తువద బ్రహ్మాదృజ్యద బ్రహ్మణస్పతిరధిపతిరాదేత్ పంచభిరస్తువద భూతాన్యదృజ్యంత భూతానాంపతిరధిపతిరాదేత్ సప్తభిరస్తువద సప్తర్షయోదృజ్యంత ధాతాధిపతిరాదేత్ నవభిరస్తువద పితరోదృజ్యంతాదిరధిపత్యాదేకాదశభిరస్తువదర్తవోదృజ్యంతార్తవోధిపతిరాదేత్ త్రయోదశభిరస్ సంవత్సరాధిపతిరాదేత్ పంచదశభిరస్తువద క్షత్రమదుర్జతేంద్రోధిపతిరాదేత్ సప్తదశభిరస్తువద పదవోదుర్జంత బృహస్పతిరధిపతిరాదేత్ నవదశభిరస్తువదిహోద్రార్యావసృజ్యేదామహోరాత్రే అధిపత్యాస్తువదేకసభాజవోదుర్జంత బృహణోధిపతిరాదేత్ త్రయోవిగుంజత్యాస్తువద క్షత్ర పజమోదుర్జంత పూషాధిపతిరాధేత్ పంచ వికుంశత్యాస్తువదారణ్యా పజమోదుర్జంత వాయురధిపతిరాధేత్ సప్త వికుంశత్యాస్తువద్యావా పృథివీక్యైతాం వసవో రుద్రా ఆదిత్యా అనువ్యాయంతే రామాధిపత్యవాధేత్ నవ వికుంశత్యాస్తువద వనస్పతయోదుర్జంత సోమోధిపతిరాధేత్ ఏకత్రికుంశదాస్తువద ప్రజా అదుర్జంత ధిపత్యమాధేత్ ప్రయత్రిగుంశాస్తువద భూతాన్యసామ్యన్ ప్రజాపతి పరమేష్ధిపతిరాయమేవ సాయా ప్రథమావ్యౌచ్చరస్యాంచరది ప్రవిష్టా వసోర్జారణమగజ్జనిత్రే ప్రజనేనాం మహిమానస్తజంతే ఛందస్పతి ఉషసాపేపి సామేతమానయ్యో నిమను సంచరంతి సూర్యవత్రే విచరద ప్రజాలేతం కృణ్వాణే అజరే భూరిరేతసా పంథా మనుజిస్రాగుస్తయో ధర్మాసో అనజో విషాహు వజామేకారక్షత్యోజమేకా ప్రథమేకారక్షతి దేవయూనా చతుష్పామా అభవద్యాధీయాజ్ఞస్య పక్షావృషయా భవంతి గాయత్రేయృష్ఠుభం జగదేమ పృష్ఠుభం గృహదర్కైం జానాస్సు మదాఫలం నిజం పంచభిర్ధాతా విదథా విదయ్యత్తాగస్త పంచ పంచ తాసాయంతి ప్రయవేణాూపాధానాంశత్సారముపయంతి కృతగుంసమానంకేతోపతి మంచమానా వితోగస్తం వదే కమయ ప్రజానతే మధ్యే చందన పరియంతి భాస్వతే యమదిష్పదే ప్రతిముంచనే నభోరాత్రీ దేవీ భూర్యస్య వ్రతాని విపశ్యంతి పదవో జాయమానా నానారూప మాధురస్య ఉపస్థే ఏకాష్టగాతపదాదప్యమానా జజానగర్భం మహిమానమింద్రం తేనస్ోన్వ్యతహంతదేవాహంతాసురామభవక్షయే అనానుజామనుజా వామకర్త సత్యం వదంతన్విక్షయే బహుజాతమస్యతు మతో యథాయోజమన్యావో అన్యామతిమా ప్రయుక్త అభోన్మమ సుమతో విశ్వవేదా ఆష్ట ప్రతిక్షామవిదద్ధిగాధం బహుజాతమస్యతు మతో యథాయోజమన్యావో అన్యామతిమా ప్రయుక్త పంచవ్యుష్ణ పంచదోహాగాం పంచనాన్నే మృతమో న పంచ పంచలిజ పంచలేన కృప్తాః సమానమోర్ధేరభిలోకమేకం ఎతస్య గర్భ ప్రథమా వ్యోషుష్యమామేకామహిమానం విభక్తి సౌర్యస్యైకాచరదర్శితేర్ధర్మస్యైకాచకృతైకాన్యగచ్చతి యా ప్రథమా వ్యౌచ్ఛచ్ఛాధేమరభవజ్ఞమే తాన పయస్పతి సూక్ష్మోత్తరాముత్తరాగు సమా శుక్రణానపథాజ్యోనిదాగాశ్వరోపాసమేరగ్నికేతుః సమానమస్థగస్వస్యమానామిభ్రతి జలామజల ఉషాగాః ఋతూనాం పత్రే ప్రథమేయమాగాగంధాన్నేత్రే నేత్రే ప్రజానాం ఏకాసదేవ బుధోర్నవ్యక్షత్రయేన్నాత్రంజయతి సర్వమన్యత్. అగ్నే జాతాన్ ప్రణుదానః సపత్రాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అస్మేదే హేతుమనా అహేదం తమస్యాగం శర్మన్ త్రివరోధ ఉద్భిదే సహసా జాతాన్ ప్రణుదానః సపత్రాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అధినాబ్రోహితుమనస్య మానో వయజ్ఞస్యామ ప్రణుదానః సపత్రాన్ చతుశ్చత్వారింశస్తోమోవచ్చోగ్రవిణోషస్తోమవోజోగ్రవిణం పృథివ్యా పురేషమస్యప్సో నామ ఏవచ్ఛందో పరివచ్ఛంద శంభోచ్ఛంద పరిభోచ్ఛంద ఆచ్ఛందో మనశ్చందో వ్యధచ్ఛంద సింధుశ్చంద సముద్రం ఛందస్వలిలం ఛందస్వయ్యచ్ఛందో వియచ్ఛందో బృహచ్ఛందో రథంతరం ఛందో నిగాయచ్ఛందో వివధచ్ఛందో గిరచ్ఛందో భ్రజచ్ఛంద సష్టుఛందో నష్టుఛంద కతుఛంద త్రిణుఛంద కావ్యం ఛందో భువంఛంద పదపం ందోక్షరపంగిందో విష్టాలపంగిందోభృద్వాంఛంద ప్రచ్ఛంద పక్షందేవ్ఛందో వైవచ్ఛందో వయచ్ఛందో వయస్కృందో విశాలం ఛందో విష్పర్ధాఛందరిందో దూరోహణ ఛందో కాంకందో